ఎనభై ఐదు హ్రీంకార మంత్ర సం భా హ్రీంకార మంత్ర హ్రీంకారస్య మననాత్రాయతే రక్షతి నాచ్య వాచకయోర్భేదాదితి తథా హ్రీ కార ఘటితో మంత్రో వా యస్య హసా ఇతి వా తథా సా ఓం హ్రీ కార మంత్రాయే నమః ఆం వి హ్రీంకార వాచ్య పరమేశ్వరి పరమేశ్వరీ వాచక బీజము హ్రీంకారము నాచ్యవాచకములకు పరదేవతకు హ్రీం బీజమునకు అభేదము గనుక హ్రీం బీజ 172 లలితా త్రిసతీ భాష్యం మునన వలన భక్తులను రక్షించునదిగాన పరాదేవి హ్రీం కారమత్ర ఎని స్తోతవ్యురాలగుచున్నది అథవా హ్రీంకార ఘటితమైన మంత్రము గలదగుట వలన హ్రీంకార మంత్రాయ్యను నామము ఆ తల్లికి అన్వర్థము.